అథ కృష్ణయజుర్వేదే క్రమపాఠే ప్రథమకాండే సప్తమ ప్రశ్న ప్రారంభ. పాకయజ్ఞం వై పాకయజ్ఞమితి పాకయజ్ఞం వా నో అన్వాహితాగ్నే ఆహితాగ్నే పశవ ఆహితాగ్నేరిత్యాహితాగ్నే పశవ ఉప ఉపతిష్టంతే తిష్టంతైరా ఇడా ఖలు ఖలు వై వై పాకయజ్ఞ పాకయజ్ఞ సా పాకయజ్ఞ ఇది పాకయజ్ఞ సైషా ఏషాంతరా అంతరా ప్రయాజానో యాజాన్ ప్రయాజానో యాజాన్ యజమానస్ ప్రయాజానో యాజానిది ప్రయాజానో యాజాన్ యజమానస్ లోకే లోకే వహిత అవహితా తాం అవహితేత్యవహితా తామా ఆహ్రియమాణాం ఆహ్రియమాణామభి ఆహ్రియమాణామిత్యాహ్రియమాణాం అభిమంత్రయేత మంత్రయేత స్వరూపవరుషవర్ణే స్వరూపవరుషవర్ణ ఆ స్వరూపవరుషవర్ణ ఇది స్వరూపవరుషవర్ణే ఏహి ఇహీతి ఇది పశవ పశవో వై వారిడా ఇడా పశూన్ పశూనేవ ఏవోప ఉపహ్వయతే వయతే యజ్ఞం యజ్ఞం వై వై దేవా దేవా అదుహ్రన్ అదుహ్రణ యజ్ఞ యజ్ఞోసురాన్ అసురాగుం అదుహత్ అదుహత్తే తే సురా అసురా యజ్ఞదుగ్ధా యజ్ఞదుగ్ధా పరా యజ్ఞదుగ్ధా ఇది యజ్ఞదుగ్ధా పరాభవన్ అభవనయ యో వై వై యజ్ఞస్య యజ్ఞస్య దోహం దోహం విద్వాన్ విద్వాన్ యజతే యజతేపి అప్యన్యం అన్యం యజమానం యజమానం దుహే దుహే సా మే సత్యా సత్యాశీ ఆశీరస్య ఆశీరిత్యాశీ అస్య యజ్ఞస్య యజ్ఞస్య భూయాత్ భూయాదితి ఇత్యాహ ఆహైషః ఏష వై వై యజ్ఞస్య యజ్ఞస్య దోహః దోహస్తేన తేనైవ ఏవైనం ఏనం దుహే దుహే ప్రత్తా ప్రత్తా వై వై గౌః గౌర్దుహే దుహే ప్రత్తా ప్రత్తేడా ఇడా యజమానాయ యజమానాయ దుహే దుహయేతే ఏతే వై వా ఇడాయై ఇడాయై స్తనాః స్తనా ఇడా ఇడోపహూత ఉపహూతేతి ఉపహూతేత్యుపహూత ఇది వాయుః వాయుర్వత్సః వత్సో యరిహి యరిహి హోతా హోతేడాం ఇడాముపహ్వయేత ఉపహ్వయేత తరిహి ఉపహ్వయేతేత్యుపహ్వయేత తరిహి యజమానః యజమానో హోతారం హోతారమీక్షమాణః ఈక్షమాణో వాయుం వాయుం మనసా మనసాధ్యాయేత్ ధ్యాయేన్మాత్రే మాత్రే వత్సం వత్సముపావసృజతి ఉపావసృజతి సర్వేణ ఉపావసృజతీత్యుపా అవసృజతి సర్వేణ వై వై యజ్ఞేన యజ్ఞేన దేవా దేవాస్సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమాయం ఆయం పాకయజ్ఞేన పాకయజ్ఞేన మను పాకయజ్ఞేనేతి పాకయజ్ఞేన మనురశ్రామ్యత్ అశ్రామ్యత్సా సేడా ఇడా మను మను ఉపావర్తత ఉపావర్తత ఉపావర్తతేత్యుప ఆవర్తత తాన్ దేవాసురా దేవాసురాది దేవాసురా ఇది దేవా అసురా గహ్వయంత అహ్వయంత ప్రతీచీం ప్రతీచీం దేవా దేవాః పరాచీం పరాచీమసురా అసురాః సా దేవాన్ దేవానుపావర్తత ఉపావర్తత పశవః ఉపావర్తతేత్యుప ఆవర్తత పశవో వై వై తత్ తద్దేవాన్ దేవానవృణత అవృణత పశవః పశవోసురాన్ అసురానజహుః అజహుర్యం యం కామయేత కామయేతా పశుః అపశుః స్యాత్ స్యాదితి ఇది పరాచీం పరాచీం తస్య తస్యేడాం ఇడాముప ఉపహ్వయేత వయేతా పశుః అపశురేవ ఏవ భవతి భవయం యం కామయేత కామయేత పశుమాన్ పశుమాన్ స్యాత్ పశుమానితి పశుమాన్ స్యాదితి ఇది ప్రతీచీం ప్రతీచీం తస్య తస్యేడాం ఇదాముప ఉపస్పృయేత స్పృయేత పశుమాన్ పశుమానేవ పశుమానిది పశుమాన్ ఏవతి బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి సహ సతో త్వయి వాయిడా ఇడాముప ఉపహ్వయేత స్వయేతయ యడా ఇడాముపహూయ ఉపహూయాత్మానం ఉపహూయేత్యుపాహూయ ఆత్మానమిడాయాం ఇడాయాముపహ్వయేత ఉపహ్వయేతేతి ఉపహ్వయేతేత్యుపాహ్వయేత ఇది సానః అస్ప్రియా ప్రియా సుప్రదోవర్తి సుప్రదోవర్తిర్మఘోనీ సుప్రదోవర్తిరితి సుప్రదోవర్తి మఘోనీతి ఇత్యాహ ఆహేడా ఇడామేవ ఏవోపహూయ ఉపహూయాత్మానం ఉపహూయేత్యుపాహూయ ఆత్మానమిడాయాం ఇడాయాముప ఉపహూయతే వయతే వ్యస్తం వ్యస్తమివ వ్యస్తమితి వి అస్తం ఇవ వై వా ఏతత్ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యయత్ ఇదిరా ఇడా సామి సామి ప్రాశ్నంతి ప్రాశ్నంతి సామి ప్రాశ్నంతీతి ప్రాశ్నంతి సామి మార్జయంతే మార్జయంత ఏతత్ ఏతత్ ప్రతి ప్రతి వై వా అసురాణాం అసురాణాం యజ్ఞః యజ్ఞో వి వ్యచ్ఛిద్యత అచ్ఛిద్యత బ్రహ్మణా బ్రహ్మణా దేవాః దేవాస్సం సమదధు అదధుర్బృహస్పతి బృహస్పతిస్తనుతాం తనుతామిమం ఇమన్నః నైతి ఇత్యాహ ఆహ బ్రహ్మ వై వై దేవానాం దేవానాం బృహస్పతి బృహస్పతిర్బ్రహ్మణా బ్రహ్మణైవ ఏవ యజ్ఞం యజ్ఞపుంసం సందధాతి దధాతి విచ్ఛిన్నం విచ్ఛిన్నం యజ్ఞం విచ్ఛిన్నమితి విచ్ఛిన్నం యజ్ఞపుంసం సమిమం ఇమం దధాతు దధాత్తి ఇత్యాహ ఆహ సంతత్యై సంతత్యై విశ్వే సంతత్యా ఇది సంతత్యై విశ్వే దేవాః దేవా ఇహ ఇహ మాదయంతాం మాదయంతామితి ఇత్యాహ ఆహ సంతత్య సంతత్యైవ సంతత్యేతి సంతత్య ఏవ యజ్ఞం యజ్ఞం దేవేభ్యః దేవేభ్యోను అనుదిశతి దిశతి యాం యాం వై వై యజ్ఞే యజ్ఞే దక్షిణాం దక్షిణాం దదాతి దదాతి తాం తామస్య అస్య పశవః పశవోను అనుసం సంక్రామంతి క్రామంతి సహ స ఏషః ఏష ఈజానః ఈజానో పశుః అపశుర్భావుకః భావుకో యజమానేన యజమానేన ఖలు ఖలు వై వై తత్ తత్కార్యం కార్యమితి ఇత్యాహుః ఆహుర్యథా యథా దేవత్రా దేవత్రా దత్తం దేవత్రేతి దేవాత్రా దత్తం కుర్వీత కుర్వీతాత్మన్ ఆత్మన్ పశూన్ పశూన్ రమయేత రమయేతేతి ఇది బ్రధ్మ బ్రధ్మ పిన్వస్వ పిన్వస్వేతి ఇత్యాహ ఆహ యజ్ఞః యజ్ఞో వై వై బ్రధ్మః బ్రధ్మో యజ్ఞం యజ్ఞమేవ ఏవ తత్ తన్మహయతి మహయత్యథో అథో దేవత్రా అథో ఇత్యథో దేవత్రైవ దేవత్రేతి దేవాత్రా ఏవ దత్తం దత్తం కురుతే కురుత ఆత్మన్ ఆత్మన్ పశూన్ పశూన్ రమయతే రమయతే దదతః దదతో మే మే మాక్షాయి క్షాయీతి ఇత్యాహ ఆహాక్షిలిం అక్షితిమేవ ఏవోప ఉపైతి ఏతి కుర్వతః కుర్వతో మే మేమా మోప ఉపదసత్ దసదితి ఇత్యాహ ఆహ భూమానం భూమానమేవ ఏవోప ఉపైతి ఏతీత్యేతి సర్గశ్రవాః సర్గశ్రవా ఇది సంశ్రవాః హసౌవర్చనసః సౌవర్చనసస్తుమింజం తుమింజమౌపోదితిం ఔపోదితిమువాచ ఔపోదితిమిత్యౌప ఉదితిం వాచయత్ యత్సత్రిణాం సత్రిణాగుం హోతా హోతా భూః అభూః కాం కామిడాం ఇడాముప ఉపాహ్వథాః అహ్వథా ఇది తాం తాముప ఉపాహ్వే అహ్వ ఇదిహ హోవాచ ఉవాచయా యా ప్రాణేన దేవాన్ ప్రాణేనేతి ప్రాణేన దేవాన్ దాధార దాధార వ్యానేన వ్యానేన మనుష్యాన్ యానేనేతి వి అనేన మనుష్యాన బాణేన అపానేన పితృన్, అపానేనేత్యప అనేన పితృనితి ఇది క్షిణత్తి, క్షిణత్తి సా సాన క్షిణత్తి క్షిణత్తి ఇది ఇది క్షిణత్తి, క్షిణత్తీతి ఇది హోవాచ ఉవాచ శరీరం, శరీరం వై వా అస్యై అస్యై తత్ తదుప ఉపాహ్వథా అహ్వథా ఇది ఇది హోవాచ ఉవాచ గౌ గౌర్వై వా అస్యై అస్యై శరీరం, శరీరం గాం గాం వావ వావతౌ తౌ తత్ తత్పరి పర్యవదతాం అవదతాం యా యా యజ్ఞే యజ్ఞే దీయతే దీయతే సా సా ప్రాణేన ప్రాణేన దేవాన్, ప్రాణేనేతి ప్రా అనేన దేవాన్ దాధార దాధార యయా యయా మనుష్యాః, మనుష్యా జీవంతి జీవంతి సా సా జ్ఞానేన జ్ఞానేన మనుష్యాన్, జ్ఞానేనేతి వి అనేన మనుష్యాన్ యాం యాం పితృభ్యః పితృభ్యోఘ్నంతి పితృభ్యైర్భ్యమంతి సా సా పానేన అపానేన పితృన్, అపానేనేత్యప అనేన పితృణయః యేవం ఏవం వేద వేద పశుమాన్, పశుమాన్ భవతి పశుమానితి పశుమాన్ భవత్యథ అథ వై వై తాం తాముప ఉపాహ్వే అహ్వైతి ఇతి హోవాచ ఉవాచయా యా ప్రజాః ప్రజాః ప్రభవంతీః ప్రజాయి ప్రజాః ప్రభవంతీః ప్రతి ప్రభవంతీరితి ప్రభవంతీః ప్రత్యాభవతి ఆభవతీతి ఆభవతీత్యాభవతి ఇత్యన్నం అన్నం వై వా అస్యై అస్యై తత్ తదుప ఉపాహ్వథాః అహ్వథా ఇతి ఇతి హోవాచ ఉవాచౌషధయః ఔషధయో వై వా అస్యాః అస్యా అన్నం అన్నమోషధయః ఔషధయో వై వై ప్రజాః ప్రజాః ప్రభవంతీః ప్రజా ఇతి ప్రజాః ప్రభవంతీః ప్రతి ప్రభవంతీరితి ప్రభవంతీః ప్రత్యా ఆభవంతి భవంతి యః ఏవం ఏవం వేద వేదాన్నాదః అన్నాదో భవతి అన్నాద ఇత్యన్నాదః భవత్యథ అథ వై వై తాం తాముప ఉపాహ్వే అహ్వైతి ఇతి హోవాచ ఉవాచ యా యా ప్రజాః ప్రజాః పరా భవంతీః ప్రజా ఇది ప్రజాః పరాభవంతీరను గృహ్ణాతి పరాభవంతీరితి పరాభవంతీః అనుగృహ్ణాతి ప్రతి అనుగృహ్ణాతీత్యను గృహ్ణాతి ప్రత్యాభవంతీః ఆభవంతీర్గృహ్ణాతి ఆభవంతీరిత్యాభవంతీః గృహ్ణాతీతి ఇది ప్రతిష్టాం ప్రతిష్టాం వై ప్రతిష్టామితి ప్రతిష్టాం వా అస్యై అస్యై తత్ తదుప ఉపాహ్వథాః అహ్వథా ఇది ఇతి హోవాచ ఉవాచేయం ఇయం వై వా అస్యై అస్యై ప్రతిష్టా ప్రతిష్టేయం ప్రతిష్టేతి ప్రతిష్టా ఇయం వై వై ప్రజాః ప్రజాః పరా భవంతీః ప్రజా ఇతి ప్రజాః పరాభవంతీరణు పరాభవంతీరితి పరాభవంతీః అనుగృహ్ణాతి గృహ్ణాతి ప్రతి ప్రత్యాభవంతీః ఆభవంతీర్గృహ్ణాతి ఆభవంతీరిత్యాభవంతీః గృహ్ణాతి యః ఏవం ఏవం వేద వేద ప్రతి ప్రత్యేవ ఏవ తిష్ఠతి తిష్ఠత్యథ అథ వై వై తాం తాముప ఉపాహ్వే అహ్వరితి ఇతి హోవాచ ఉవాచ యస్యై యస్యై నిక్రమణే నిక్రమణే ఘృతం నిక్రమణ ఇతి నిక్రమణే ఘృతం ప్రజాః ప్రజాః సంజీవంతీః ప్రజా ఇతి ప్రజాః సంజీవంతీః పిబంతి సంజీవంతీరితి సం జీవంతీః పిబంతీతి ఇది చినత్తి చినత్తి సా సా నచినత్తి చినత్తి ఇది ఇది నచినత్తి చినత్తీతి ఇతి హోవాచ ఉవాచ ప్రతు జనయతి జనయతీతి ఇత్యేషః ఏష వై వాయాం ఇదాముప ఉపాహ్వథాః అహ్వథా ఇతి ఇతి హోవాచ ఉవాచ వృష్టిః వృష్ట్యర్వై వా ఇడా ఇడా వృష్ట్యై వృష్ట్యై వై వై నిక్రమణే నిక్రమణే ఘృతం నిక్రమణ ఇతి నిక్రమణే ఘృతం ప్రజా ప్రజా సంజీవంతే ప్రజా ఇది ప్రజా సంజీవంతే పిబంది సంజీవంతేరి సంజీవంతే పిబంతి యేం ఏం వేద వేద ప్ర ప్రైవ ఏ జాయతే జాయతేన్నాద అన్నాదోవతి అన్నాదైతన్నాదీతి పరోక్షం వై పరోక్షమితి పర అక్షం వా అన్యే అన్యే దేవా ఇజ్యంతే ఇజ్యంతే ప్రత్యక్షం ప్రత్యక్షమన్యే ప్రత్యక్షమితి ప్రతి అక్షం అన్యేయత్ యజతే యజతే దేవా పరోక్షం పరోక్షమిజ్యంతే పరోక్షమితి పర అక్షం యుజ్యంతే తాన్ తానేవ తద్యజతి యజతి యదన్వాహార్యం అన్వాహార్యమాహరతి అన్వాహార్యమిత్యనో ఆహార్యం ఆహరత్యేతే ఆహరతీత్యాహరతి ఏతే వై వై దేవా ప్రత్యక్షం ప్రత్యక్షం యత్ ప్రత్యక్షమితి ప్రతి అక్షం యద్బ్రాహ్మణా బ్రాహ్మణాస్తాన్ తానేవ ఏవతేన తేన ప్రేణాతి ప్రేణాత్యథో అథో దక్షిణ అథోరిత్యథో దక్షిణైవ ఏవాస్య అస్యైషా ఏషాథో అథో యజ్ఞస్య అథో ఇత్యథో యజ్ఞస్యైవ ఏవ ఛిద్రం ఛిద్రమపి అపి దధాతి యత్ యద్వై వై యజ్ఞస్య యజ్ఞస్య క్రూరం క్రూరం యత్ యద్విలిష్టం విలిష్టం తత్ విలిష్టమితి వీరిష్టం తదన్వాహార్యేణ అన్వాహార్యేణాన్వాహరతి అన్వాహార్యేణేత్యను ఆహార్యేణ అన్వాహరతి తత్ అన్వాహరతీత్యను ఆహరతి తదన్వాహార్యస్య అన్వాహార్యస్యాన్వాహార్యత్వం అన్వాహార్యస్యేత్యనో ఆహార్యస్య అన్వాహార్యత్వం దేవదూతాః అన్వాహార్యత్వమిత్యన్వాహార్యత్వం దేవదూతా వై దేవదూతా ఇతి దేవదూతాః వా ఏతే ఋత్విజః ఋత్విజో యత్ ఇదన్వాహార్యం అన్వాహార్యమాహరతి అన్వాహార్యమిత్యనో ఆహార్యం ఆహరతి దేవదూతాన్ ఆహరతీత్యాహరతి దేవదూతానేవ దేవదూతానితి దేవదూతాన్ ఏవ ప్రీణాతి ప్రీణాతి ప్రజాపతిః ప్రజాపతిర్దేవేభ్యః ప్రజాపతిరితి ప్రజాపతిః దేవేభ్యో యజ్ఞాన్ యజ్ఞాన్ వ్యాదిశత్ వ్యాదిశత్ సః వ్యాదిశదితి వి ఆదిశత్ సరిలిజానః త్రిలిజానో మన్యత అమన్యత సహ స ఏతమ్ ఏతమన్వాహార్యం అన్వాహార్యమభక్తం అన్వాహార్యమిత్యను ఆహార్యం అభక్తమపశ్యత్ అపశ్యత్తం తమాత్మన్ ఆత్మన్నధత్త అధత్త సహ స వై వా ఏష ప్రజాపత్యః ప్రజాపత్యో యత్ ప్రజాపత్యై ప్రజాపత్యః ఇదన్వాహార్యః అన్వాహార్యో యస్య అన్వాహార్యైత్యనో ఆహార్యః యస్యైవం ఏవం విదుషః విదుషోన్వాహార్యః అన్వాహార్య ఆశ్రియతే అన్వాహార్యైత్యనో ఆహార్యః ఆశ్రియతే సాక్షాత్ ఆశ్రియతరిత్యాశ్రియతే సాక్షాదేవ సాక్షాదితి సాక్షాద్ ఏవ ప్రజాపతిం ప్రజాపతిమృధ్నోతి ప్రజాపతిమిది ప్రజాపతిం రుధ్నోత్యపరిమితః అపరిమితో నిరుప్యః అపరిమిత ఇత్యపరిమితః నిరుప్యోపరిమితః నిరుప్య ఇతి నిరుప్యః అపరిమితః ప్రజాపతిః అపరిమిత ఇత్యపరిమితః ప్రజాపతిః ప్రజాపతేః ప్రజాపతిరితి ప్రజాపతిః ప్రజాపతేరాప్యై ప్రజాపతేరితి ప్రజాపతేః ఆప్యై దేవాః దేవా వై వై యత్ యద్యజ్ఞే యజ్ఞే కుర్వత అకుర్వత తత్ తదసురాః అసురా అకుర్వత అకుర్వత తే దేవాః దేవా ఏతమ్ ఏతమ్ ప్రజాపత్యం ప్రజాపత్యమన్వాహార్యం ప్రజాపత్యమిది ప్రజాపత్యం అన్వాహార్యమపశ్యన్ అన్వాహార్యమిత్యనో ఆహార్యం అపశ్యంతం తమన్వాహరంత అన్వాహరంత తతః అన్వాహరంతేత్యను ఆహరంత తో దేవా అభవన్ అభవన్ పరా పరాసురా అసురా యస్యైవం ఏవం విదుష విదుషోన్వాహార్య అన్వాహార్య ఆశ్రియతే అన్వాహార్య ఇత్యను ఆహార్య ఆశ్రియతే భవతి ఆశ్రియత ఇత్యా శ్రియతే భవత్యాత్మనా ఆత్మనా పరా పరా అస్య భ్రాతృవ్య భ్రాతృవ్యో భవతి భవతి యజ్ఞేన యజ్ఞేన వై వా ఇష్టీ ఇష్టీ పక్వేన పక్వేన పూర్తి పూర్తి యస్యైవం ఏవం విదుష విదుషోన్వాహార్య అన్వాహార్య ఆశ్రియతే అన్వాహార్య ఇత్యను ఆహార్య ఆశ్రియతే సహ ఆశ్రియత ఇత్యాశ్రియతే సో త్వేవ ఏవేష్టాపూర్తి ఇష్టాపూర్తి ప్రజాపతే ఇష్టాపూర్తీతి ఇష్టపూర్తి ప్రజాపతేర్భాగ ప్రజాపతేరితి ప్రజాపతే భాగోసి అసీతి ఇత్యాహ ఆహ ప్రజాపతి ప్రజాపతిమేవ ప్రజాపతిమితి ప్రజాపతి ఏవ భాగధేయేన భాగధేయేన సమ్ భాగధేయేనేతి భాగధేయేన సమర్థయతి అర్థయత్యూర్జస్వాన్ ఊర్జస్వాన్ పయస్వాన్ పయస్వానితి ఇత్యాహ ఆహోర్జం ఊర్జమేవ ఏవాస్మిన్ అస్మిన్ పయః అయో దధాతి దధాతి ప్రాణాపానౌ ప్రాణాపానౌ మే ప్రాణాపానామిది ప్రాణ అపానౌ మే పాహి పాహి సమానవ్యానౌ సమానవ్యానౌ మే సమానవ్యానామిది సమానవ్యానౌ మే పాహి పాహీతి ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాహాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్తే క్షితః రక్షితోసి అస్య క్షిత్యై రక్షిత్యై త్వా త్వామా మామే మే క్షేష్ఠాః క్షేష్ఠామూత్ర అమూత్రామస్మిన్ అముష్మిన్ లోకే లోకైతి ఇత్యాహ ఆహ క్షీయతే క్షీయతే వై వా అముష్మిన్ అముష్మిన్ లోకే లోకేన్నం అన్నమిదః ప్రదానం ఇతః ప్రదానం హి ఇతః ప్రదానమితీతః ప్రదానం హ్యముష్మిన్ అముష్మిన్ లోకే లోకే ప్రజాః ప్రజా ఉపజీవంతి ప్రజా ఇతి ప్రజాః ఉపజీవంతి యత్ ఉపజీవంతీత్యుపాజీవంతి యదేవం ఏవమభిమృశతి అభిమృశత్యక్షితిం అభిమృశతీత్యభిమృశతి అక్షితిమేవ ఏవైనత్ ఏనద్గమయతి గమయతి నాస్య అస్యాముష్మిన్ అముష్మిన్ లోకే లోకేన్నం అన్నం క్షీయతే క్షీయత ఇది క్షీయతే బహిషోహం అహం దేవయజ్ఞయా దేవయజ్ఞయా ప్రజావాన్ దేవయజ్ఞయేతి దేవయజ్ఞయా ప్రజావాన్ భూయాసం ప్రజావానిది ప్రజావాన్ భూయాసమితి ఇత్యాహ ఆహ బర్హిషా బర్హిషా వై వై ప్రజాపతి ప్రజాపతి ప్రజా ప్రజాపతిరితి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజా ఇది ప్రజా అసృజత తేన తేనైవ ఏవ ప్రజా ప్రజాసృజతే ప్రజా ఇది ప్రజా సృజతేన రాశకంసస్య రాశకంసస్యాహం అహం దేవయజ్జయా దేవయజ్జయా పశుమాన్ దేవయజ్జయేతి దేవయజ్జయా పశుమాన్ భూయాసం పశుమానితి పశుమాన్ భూయాసమితి ఇత్యాహ ఆహ నరాశకుంసేన నరాశకుంసేన వై వై ప్రజాపతి ప్రజాపతి పశూన్ ప్రజాపతిరి ప్రజాపతి పశూన సృజత ప్రసృజతేన తేనైవ ఏవ పశూన్ పశూన్ సృజతే సృజతే అగ్నే అగ్నే సృష్టకృత సృష్టకృతోహం సృష్టకృత ఇది సృష్టాకృత అహం దేవయజ్జయా దేవయజ్జయాయుష్మాన్ దేవయజ్జయేతి దేవయజ్జయా ఆయుష్మాన్ యజ్ఞేన యజ్ఞేన ప్రతిష్టాం ప్రతిష్టాంగమేయం ప్రతిష్టామిది ప్రతిష్టాం ప్రమేయమిది ఇత్యాహ ఆహాయు ఆయురేవ ఏవాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే ప్రతి ప్రతియజ్ఞేన యజ్ఞేన తిష్టతి తిష్టతి దర్శపూర్ణమాసయో దర్శపూర్ణమాసయోర్వై దర్శపూర్ణమాసయోరితి దర్శ పూర్ణమాసయో వై దేవా దేవా ఉజ్జితిం ఉజ్జితిమను ఉజ్జితిమిత్యుదజితిం అనోర్ ఉదజయన్ అజయం దర్శపూర్ణమాసాభ్యాం దర్శపూర్ణమాసాభ్యామసురాన్ దర్శపూర్ణమాసాభ్యామితి దర్శ పూర్ణమాసాభ్యాం అసురానప అపానదంత అనుదంతాగ్నే అగ్నేరహం అహముజ్జితి ఉజ్జితిమను ఉజ్జితిమిచ్యుతోజితి అనోద్ ఉజ్జేషం శేషమితి ఇత్యాహ ఆహ దర్శపూర్ణమాసయోః దర్శపూర్ణమాసయోరేవ దర్శపూర్ణమాసయోరితి దర్శ పూర్ణమాసయోః ఏవ దేవతానాం దేవతానాం యజమానః యజమానముజ్జితిం ఉజ్జితిమను ఉజ్జితిమిచ్యుతోజితిం అనోద్ ఉజ్జయతి దయతి దర్శపూర్ణమాసాభ్యాం దర్శపూర్ణమాసాభ్యాం భ్రాతృవ్యాన్ దర్శపూర్ణమాసాభ్యామితి దర్శ పూర్ణమాసాభ్యాం భ్రాతృవ్యానప అపనుదతే నుదతే వాజపతీభ్యాం వాజపతీభ్యాం వి వాజపతీభ్యామితి వాజపతీభ్యాం వ్యూహతి ఊహత్యన్నం అన్నం వై వై వాజ వాజోన్నం అన్నమేవ ఏవా అవరుంధే రుంధే ద్వాభ్యాం ద్వాభ్యాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యః ప్రతిష్ఠిత్యాయి ప్రతిష్ఠిత్యై యో వై వై యజ్ఞస్య యజ్ఞస్య ద్వౌ ద్వౌ దోహౌ దోహౌ విద్వాన్ విద్వాన్ యజతే యజత ఉభయతః ఉభయతమేవ ఏవ యజ్ఞం యజ్ఞం దుహే దుహే పురస్తాత్ పురస్తాచ్చ చోపరిష్టాత్ ఉపరిష్టాచ్చ చైషః ఏష వై వా అన్యః అన్యో యజ్ఞస్య యజ్ఞస్య దోహః దోహ ఇడాయాం ఇడాయామన్యః అన్యో యర్హి యర్హి హోతా హోతా యజమానస్య యజమానస్య నామ నామ గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ తర్హి తర్హి బ్రూయాత్ బ్రూయాదా ఏమాః ఇమా అగ్మన్ అగ్మన్నాశిషః ఆశిషో దోహకామాః ఆశిష ఇత్యాశిషః దోహకామా ఇతి దోహకామా ఇతి దోహకామాః ఇది సద్గస్తుతాః సద్గస్తుతా ఏవ సద్గస్తుతా ఇది సంస్తుతాః ఏవ దేవతానాః దేవతా దుహే దుహేథో అథో ఉభయతః అథో ఇత్యథో ఉభయత ఏవ ఏవ యజ్ఞం యజ్ఞం దుహే దుహే పురస్తాత్ పురస్తాచ్చ చోపరిష్టాత్ ఉపరిష్టాచ్చ చ రోహితేన రోహితేన త్వాగ్నిః అగ్నిర్దేవతాం దేవతాం గమయతు గమయత్విది ఇత్యాహ ఆహైతే ఏతే వై వై దేవాశ్వాః దేవాశ్వా యజమానః దేవాశ్వా ఇది దేవ అశ్వాః యజమానః ప్రస్తరః ప్రస్తరో యత్ ప్రస్తర ఇది ప్రస్తరః యదేతైః ఏతైః ప్రస్తరం ప్రస్తరం ప్రహరతి ప్రస్తరమిది ప్రస్తరం ప్రహరతి దేవాశ్వైః ప్రహరతీతి ప్రాహరతి దేవాశ్వైరేవ దేవాశ్వైరితి దేవ అశ్వైః ఏవ యజమానం యజమానకం సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహావం లోకం గమయతి గమయతి వి ఇతే తే ముంచామి ముంచామి రశనాః రశనామి విరశ్మీన్ రశ్మీనితి ఇత్యాహ ఆహైషః ఏష వై వా అగ్నేః అగ్నేర్విమోకః విమోకస్తేన విమోక ఇతి విమోకః తేనైవ ఏవైనం ఏనం వి విముంచతి ముంచతి విష్ణోః విష్ణోః సంయోః సంయోరహం సంయోరితి సంయోః అహం దేవయజ్జిరా దేవయజ్జిరా యజ్ఞేన దేవయజ్జిరేతి దేవయజ్జిరా యజ్ఞేన ప్రతిష్టాం ప్రతిష్టాంగమేయం ప్రతిష్టామిది ప్రతిష్టాం గమేయమిది ఇత్యాహ ఆహ యజ్ఞః యజ్ఞో వై వై విష్ణుః విష్ణుర్యజ్ఞే యజ్ఞేవ ఏవాంతతః అంతతః ప్రతి ప్రతిష్ఠతి తిష్ఠతి సోమస్య సోమస్యాహం అహం దేవయజ్జిరాః దేవయజ్జిరా సురేతాః దేవయజ్జిరేతి దేవయజ్జిరాః సురేతారేతః సురేతా ఇది సురేతాః రేతోధిషీయ ధిషీయేతి ఇత్యాహ ఆహ సోమః సోమో వై వై రేతోధాః రేతోధాస్తేన రేతోధారితి రేతహాధాః తేనైవ ఏవ రేతః రేత ఆత్మన్ ఆత్మన్ ధర్తే ధర్తే త్వష్టుః త్వష్టురహం అహం దేవయజ్జిరాః దేవయజ్జిరా పశూనాం దేవయజ్జిరేతి దేవయజ్జిరాః పశూనాకం రూపం రూపం పుషేయం పుషేయమిది ఇత్యాహ ఆహ త్వష్టాః త్వష్టా వై వై పశూనాం పశూనాం మిథునానాం మిథునానాకం రూపకృత్ రూపకృతేన రూపకృతికి రూపాకృత్ తేనైవ ఏవ పశూనాం పశూనాకం రూపం రూపమాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే దేవానాం దేవానాం పత్నీః పత్నీరగ్నిః అగ్నిర్గృహపతిః గృహపతిర్యజ్ఞస్య గృహపతిరితి గృహాపతి యజ్ఞస్య మిథునం మిథునం తయోరహం అహం దేవయజ్జిరా దేవయజ్జిరా మిథునేన దేవయజ్జయేతి దేవయజ్జిరా మిథునేన ప్ర ప్రభూయాసం భూయాసమితి ఇత్యాహ ఆహైతస్మాత్ ఏతస్మాద్వై వై మిథునాత్ మిథునాత్ ప్రజాపతిః ప్రజాపతిర్మిథునేన ప్రజాపతిరితి ప్రజాపతిః మిథునేన ప్ర ప్రాజాయత అజాయత తస్మాత్ తస్మాదేవ ఏవ యజమానః యజమానో మిథునేన మిథునేన ప్ర ప్రజాయతే జాయతే వేదః వేదోసి అసి విత్తిః విత్తిరసి అసి విదేయ విదేయేతి ఇత్యాహ ఆహ వేదేన వేదేన వై వై దేవాః దేవా అసురాణాం అసురాణాం విత్తం విత్తం వేద్యం వేద్యమవిందంత అవిందంత తత్ తద్వేదస్య వేదస్య వేదత్వం వేదత్వం యద్యత్ వేదత్వమితి వేదాత్వం యద్యద్భ్రాతృవ్యస్య యద్యతి యత్ యత్ భ్రాతృవ్యస్యాభిధ్యాయేత్ అభిధ్యాయేత్తస్య అభిధ్యాయేదిత్యభిధ్యాయేత్ తస్య నామ నామ గృహీయాత్ గృహీయాత్ తత్ తదేవ ఏవాస్య అస్య సర్వం సర్వం వృంగే వృంగే ఘృతవంతం ఘృతవంతం కులాయనం ఘృతవంతమితి ఘృతావంతం కులాయనగుం రాయ రాయస్పోషం పోషకుం సహస్రిణం సహస్రిణం వేద వేదో దదాతు దదాతు వాజినం వాజినమిది ఇత్యాహ ఆహ ప్ర ప్రసహస్రం సహస్రం పశూన్ పశూనాప్నోతి ఆప్నోత్యా ఆస్య అస్య ప్రజాయాం ప్రజాయాం వాజీ ప్రజాయామితి ప్రజాయాం వాజీ జాయతే జాయతే యః ఏవం ఏవం వేద వేదేతి వేద ధ్రువాం వై వైరిచ్యమానాం రిచ్యమానాం యజ్ఞః యజ్ఞోను అనురిచ్యతే రిచ్యతే యజ్ఞం యజ్ఞం యజమానః యజమానో యజమానం యజమానం ప్రజాః ప్రజాధ్రువాం ప్రజా ఇది ప్రజాః ధ్రువామాప్యాయమానాం ఆప్యాయమానాం యజ్ఞః ఆప్యాయమానామిత్యాప్యాయమానాం యజ్ఞోను అన్వా ఆప్యాయతే జాయతే యజ్ఞం యజ్ఞం యజమానః యజమానో యజమానం యజమానం ప్రజాః ప్రజా ప్రజా ఇది ప్రజాః ఆప్యాయతాం జాయతాం ధ్రువా ధ్రువా ఘృతేన ఘృతేనేతి ఇత్యాహ ఆహ ధ్రువాం ధ్రువామేవ ఏవా ఆప్యాయేతి ప్యాయేతి తామాప్యాయమానాం ఆప్యాయమానాం యజ్ఞః ఆప్యాయమానామిత్యాప్యాయమానాం యజ్ఞోను అన్వా ఆప్యాయతే జాయతే యజ్ఞం యజ్ఞే యజమానః యజమానో యజమానం యజమానం ప్రజాః ప్రజాస్ ప్రజాపతేః ప్రజా ఇది ప్రజాః ప్రజాపతేర్విభాన్ ప్రజాపతేరిది ప్రజాపతేః విభాన్ నామ విభానిది విభాన్ నామ లోకః లోకస్తస్మిన్ తస్మిన్నస్త్వా త్వాదధామి దధామి సహ సహ యజమానేన యజమానేనేతి ఇత్యాహ ఆహాయం అయం వై వై ప్రజాపతేః ప్రజాపతేర్విభాన్ ప్రజాపతేరిది ప్రజాపతేః విభాన్ నామ విభానిది విభాన్ నామ లోకః లోకస్తస్మిన్ తస్మిన్నేవ ఏవైనం ఏనం దధాతి దధాతి సహ సహ యజమానేన యజమానేన రిచ్యతే రిచ్యత ఇవ ఇవ వై వా ఏతత్ ఏతద్యత్ యద్యజతే యజతేజత్ యద్యజమానభాగం యజమానభాగం ప్రాశ్నాతి యజమానభాగమిది యజమానభాగం ప్రాశ్నాత్యాత్మానం ప్రాశ్నాతీతి ప్రాశ్నాతి ఆత్మానమేవ ఏ ప్రీణాతి ప్రీణాత్యేతావాన్ ఏతావాన్ వై వై యజ్ఞః యజ్ఞో యావాన్ యావాన్ యజమానభాగః యజమానభాగో యజ్ఞః యజమానభాగేతి యజమానభాగః యజ్ఞో యజమానః యజమానో యత్ యద్యజమానభాగం యజమానభాగం ప్రాశ్నాతి యజమానభాగమిది యజమానభాగం ప్రాశ్నాతి యజ్ఞే ప్రాశ్నాతీతి ప్రాశ్నాతి యజ్ఞ ఏవ ఏవ యజ్ఞం యజ్ఞం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయత్యేతత్ ఏతద్వై వై సూయవసం సూయవసకం సోదకం సూయవసమితి సూయవసం సోదకం యత్ సోదకమితి సా ఉదకం యద్బరిహిః బరిహిశ్చ చాపః ఆపశ్చ చైతత్ ఏతద్యజమానస్య యజమానస్యాయతనం ఆయతమయ్యత్ ఆయతనమిత్యాయతనం యద్వేదిః వేదిర్యత్ యత్పూర్ణపాత్రం పూర్ణపాత్రమంతర్వేది పూర్ణపాత్రమిది పూర్ణపాత్రం అంతర్వేది నినయతి అంతర్వేదీత్యంతః వేది నినయతి స్వే నినయతీతి నినయతి స ఏవ ఏవాయతనే ఆయతనే సూయవసం ఆయతనవిద్యాయతనే సూయవసకం సోదకం సూయవసమిది సూయవసం సోదకం గురుదే సోదకమిది సాదకం గురుదే సత్ సరసి అసి సత్ సన్నే మే భూయా భూయా ఇత్యాహ ఆహాపః ఆపో వై వై యజ్ఞ యజ్ఞాపః ఆపోమృతం అమృతం యజ్ఞం యజ్ఞమేవ ఏవామృతం అమృతమాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే సర్వాణి సర్వాణి వై వై భూతాని భూతాని వ్రతం వ్రతముపయంతం ఉపయంతమను ఉపయంతమిత్యుపాయంతం అనూప ఉపయంతి యంతి ప్రాచ్యాం ప్రాచ్యాం దిశి దిశి దేవాః దేవా ఋత్విజః ఋత్విజో మార్జయంతాం మార్జయంతామితి ఇత్యాహ ఆహైషః ఏష వై వై దర్శపూర్ణమాసయోః దర్శపూర్ణమాసయోరవభృతః దర్శపూర్ణమాసయోరితి దర్శ పూర్ణమాసయోః అవభృసో యాని అవభృస ఇత్యవభృసః యాన్యేవ ఏవైనం ఏనం భూతాని భూతాని వ్రతం వ్రతముపయంతం ఉపయంతమనోపయంతి ఉపయంతమిత్యుపాయంతం అనూపయంతి తైః అనూపయంతీత్యుపయంతి తైరేవ ఏవ సహ సహావభృథం అవభృథమవ అవభృథమిత్యవభృథం అవైతి ఏతి విష్ణుముఖాః విష్ణుముఖా వై విష్ణుముఖా ఇతి విష్ణుముఖాః వై దేవాః దేవాశ్చందోభిః ఛందోభిరిమాన్ ఛందోభిరితి ఛందాభిః ఇమాన్ లోకాన్ లోకానపజయ్యం అనపజయ్యమభి అనపజయ్యమిత్యనపజయ్యం అభ్యజయన్ అజయన యద్విష్ణుక్రమాన్ విష్ణుక్రమాన్ క్రమదే విష్ణుక్రమానిది విష్ణుక్రమాన్ క్రమదే విష్ణు విష్ణురేవ ఏవ భూత్వా భూత్వా యజమానః యజమానశ్చందోభిః ఛందోభిరిమాన్ ఛందోభిరితి ఛందాభిః ఇమాన్ లోకాన్ లోకాదనపజయ్యం అనపజయ్యమభి అనపజయ్యమిత్యనపజయ్యం అభిజయతి జయతి విష్ణోః విష్ణోః క్రమ క్రమోసి అస్యభిమాదిహ అభిమాదిహేతి అభిమాదిహేత్యభిమాదిహ ఇత్యాహ ఆహ గాయత్రీ గాయత్రీ వై వై పృథివీ పృథివీ ప్రైష్టభం ప్రైష్టభమంతరిక్షం అంతరిక్షం జాగతి జాగతీద్యోః యౌరానుష్టుభిః ఆనుష్టుభిర్దిశః ఆనుష్టుభిరిత్యానోస్తుభిః దిశశ్చందోభిః ఛందోభిరేవ ఛందోభిరితి ఛందాభిః ఏవేమాన్ ఇమాన్ లోకాన్ లోకాన్ యథాపూర్వం యథాపూర్వమభి యథాపూర్వమితి యథాపూర్వం అభిజయతి జయతీతి జయతి అగన్మ సువః సువః సువః సువరగన్మ అగన్మేతి ఇత్యాహ ఆహ సువర్గం సువర్గమేవ స్వర్గమిది సువహాగం ఏవ లోకం లోకమేతి ఏతి సందృశః సందృశస్తే సందృశ ఇది సందృశః తే మా చిత్సి చిత్సి యత్తే తే తపః తపస్తస్మై తస్మై తే తే మా వృక్షి ఆవృక్షి వృక్షీతి ఇత్యాహ ఆహ యథా యజుః యథా యజురేవ యథా యజురితి యథా యజుః ఏవైతత్ ఏతత్సుభూః సుభూరసి సుభూరితి సుభూః అసి శ్రేష్ఠః శ్రేష్ఠో రశ్మీనా రశ్మీనామాయుర్ధాః ఆయుర్ధా అసి ఆయుర్ధా ఇత్యాయుర్ధాః అస్యాయుః ఆయుం మే మే దేహి దేహీతి ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్తే ప్రవై వా ఏషః ఏషోస్మాత్ అస్మాల్లోకాత్ లోకాచ్యవతే చవతేయః యో విష్ణుక్రమాన్ విష్ణుక్రమాన్ క్రమదే విష్ణుక్రమానికి విష్ణుక్రమాన్ క్రమదే సువర్గాయ సువర్గాయ హి సువర్గాయేతి సువహాగాయ హి లోకాయ లోకాయ విష్ణుక్రమాః విష్ణుక్రమాః క్రమ్యంతే విష్ణుక్రమా ఇది విష్ణుక్రమాః హ్రమ్యంతే బ్రహ్మవాదిన బ్రహ్మవాదినా వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి సహ సతు త్వయి వై విష్ణుక్రమాన్ విష్ణుక్రమాన్ క్రమేత విష్ణుక్రమానిది విష్ణోక్రమాన్ క్రమేతయ ఇమాన్ ఇమాన్ లోకాన్ లోకాన్ ధాతవ్యస్య ధాతవ్యస్య సంవిద్య సంవిద్య పునః సంవిద్యేతి సంవిద్య పునరిమం ఇమం లోకం లోకం ప్రత్యవరోహేత్ ప్రత్యవరోహేదితి ప్రత్యవరోహేదితి ప్రతి అవరోహేత్ ఇత్యేషః ఏష వై వా అస్య అస్య లోకస్య లోకస్య ప్రత్యవరోహః ప్రత్యవరోహో యత్ ప్రత్యవరోహ ఇది ప్రతి అవరోహః యదాహ ఆహేదం ఇదమహం అహమమం అమం భ్రాతృవ్యం భ్రాతృవ్యమాభ్య ఆభ్యో దిభ్య దిభ్యోసి దిభ్యైతి దిగర్భ్య అస్యై దివ దివ ఇమాన్ ఇమానేవోకాన్ లోకాన్ భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య సంవిద్య సంవిద్య పునః సంవిద్యేతి సంవిద్య పునరిమం ఇమం లోకం లోకం ప్రత్యవరోహతి ప్రత్యవరోహతి సం ప్రత్యవరోహతీతి ప్రతి అవరోహతి సంజ్యోతిష జ్యోతిషాభూవం అభూవమిది ఇత్యాహ ఆహాస్మిన్ అస్మిన్నేవ ఏవ లోకే లోకే ప్రతి ప్రతిష్టతి తిష్టత్యైంద్రియం ఐంద్రియమావృతం ఆవృతమన్వావర్తే ఆవృతమిత్యావృతం అన్వావర్త ఇది అన్వావర్త ఇత్యను ఆవర్తే ఇత్యాహ ఆహాసౌ అసౌ వై వా ఆదిత్య ఆదిత్య ఇంద్ర ఇంద్రస్తస్య తస్యైవ ఏవావృతం ఆవృతమను ఆవృతమిత్యావృతం అను పర్యావర్తతే పర్యావర్తతే దక్షిణా పర్యావర్తత ఇది పరి ఆవర్తతే దక్షిణా పర్యావర్తతే పర్యావర్తతే స్వం పర్యావర్తత ఇది పరి ఆవర్తతే స్వమేవ ఏవ వీర్యం వీర్యమను అను పర్యావర్తతే పర్యావర్తతే తస్మాత్ పర్యావర్తత ఇది పరి ఆవర్తతే తస్మాద్దక్షిణ దక్షిణార్ధ అర్ధ ఆత్మన ఆత్మనో వీర్యావర్తర వీర్యావర్తరోథో వీర్యావర్తర ఇది వీర్యావత్ అథో ఆదిత్యస్య అథో ఇత్యథో ఆదిత్యస్యైవ ఏవావృతం ఆవృతమను ఆవృతమిత్యావృతం అను పర్యావర్తతే పర్యావర్తతే సం పర్యావర్తత ఇది పరి ఆవర్తతే సమహం అహం ప్రజయా ప్రజయాసం ప్రజయేతి ప్రాజయా సమ్మయా మయా ప్రజా ప్రజేతి ప్రజేతి ప్రాజా ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్తే సమిద్ధః సమిద్ధో అగ్నే సమిద్ధ ఇది సంనిద్ధః అగ్నే మే మే దీదిహి దీదిహి సమేద్ధా సమేద్ధాతే సమేద్ధేతి సంఏద్ధా తే అగ్నే అగ్నే దీద్యాసం దీద్యాసమిది ఇత్యాహ ఆహ యథా యజు యథా యజురేవ యథా యజురితి యథా యజు ఏవైత ఏతద్వసుమాన్ వసుమాన్ యజ్ఞ వసుమానితి వసుమాన్ యజ్ఞో వసీయాన్ వసీయాన్ భూయాసం భూయాసమిది ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్తే బహు బహు వై వై గార్హపత్యస్య గార్హపత్యస్యాంతే గార్హపత్యస్యేతి గార్హపత్యస్య అంతే మిశ్రం మిశ్రమివ ఇవ చర్యతే చర్యతాగ్నిపావమానేభ్యాం ఆగ్నిపావమానేభ్యాంగార్హపత్యం ఆగ్నిపావమానేభ్యామిత్యాగ్నిపావమానేభ్యాం గార్హపత్యముప గార్హపత్యమిది గార్హపత్యం ఉపతిష్టతే తిష్టతే పునాతి పునాత్యేవ ఏవాగ్నిం అగ్నిం పునీతే పునీత ఆత్మానం ఆత్మానం ద్వాభ్యాం ద్వాభ్యాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అగ్నే ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అగ్నే గ్రహపతే గ్రహపత ఇది గ్రహపత ఇది గ్రహపతే ఇత్యాహ ఆహ యథా యజు యథా యజురేవ యథా యజురితి యథా యజు ఏవైతత్ ఏతచ్చతం శతం హిమాహ హిమా ఇది ఇత్యాహ ఆహ శతం శతంతా త్వా హేమంతాన్ హేమంతానింధిషీయ ఇంధిషీయేతి ఇది వావ వావైతత్ ఏతదాహ ఆహ పుత్రస్య పుత్రస్య నామ నామ గృహ్ణాతి గృహ్ణాత్యన్నాదం అన్నాదమేవ అన్నాదమిత్యన్నాదం ఏవైనం ఏనం కరోతి కరోతి తాం తామాశిషం ఆశిషమా ఆశిషమిత్యాశిషం ఆశాసే శాసే తందవే తందవే జ్యోతిష్మదీం జ్యోతిష్మదీమితి బ్రూయాద్ బ్రూయాద్యస్య యస్య పుత్రః పుత్రో జాతః అజాతః స్యాద్ స్యాత్ తేజస్వీ తేజస్వ్యేవ ఏవాస్య అస్య బ్రహ్మవర్చసీ బ్రహ్మవర్చసీ పుత్రః బ్రహ్మవర్చసీ బ్రహ్మవర్చసీ పుత్రో జాయతే జాయతే తాం తామాశిషం ఆశిషమా ఆశిషమిత్యాశిషం ఆశాసే శాసేముష్మై అముష్మై జ్యోతిష్మతీం జ్యోతిష్మతీమితి బ్రూయాత్ బ్రూయాద్యస్య యస్య పుత్రః పుత్రో జాతః జాతః స్యాత్ స్యాత్ తేజః తేజ ఏవ ఏవాస్మిన్ అస్మిన్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం దధాతి బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం దధాతి యః వై వై యజ్ఞం యజ్ఞం ప్రయుజ్య ప్రయుజ్యన ప్రయుజ్యేతి ప్రాయుజ్య న విముంచతి విముంచత్యప్రతిష్టానః విముంచతీతి విముంచతి అప్రతిష్టానో వై అప్రతిష్టాన ఇత్యప్రతిష్టానః వై సహ స భవతి భవతి కః కస్త్వాయునక్తి యునక్తి సహ సత్వా త్వావి విముంచతు ముంచత్యుది ఇత్యాహ ఆహ ప్రజాపతిః ప్రజాపతిర్వై ప్రజాపతిరితి ప్రజాపతిః వైకః కః ప్రజాపతినా ప్రజాపతినైవ ప్రజాపతినేతి ప్రజాపతినః ఏవైనం ఏనం యునక్తి యునక్తి ప్రజాపతినా ప్రజాపతినావి ప్రజాపతినేతి ప్రజాపతినా విముంచతి ముంచతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఈశ్వరం ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ఈశ్వరం వై వై వ్రతం వ్రతమవి సృష్టం అవిసృష్టం వ్రదః అవిసృష్టమిత్యవి సృష్టం వ్రతహోగ్నే వ్రత ఇది ప్రాదః అగ్నే వ్రతపదే వ్రతపదే వ్రతం వ్రతపద ఇది వ్రతాపదే వ్రతమచారిషం అచారిషమిది ఇత్యాహ ఆహ వ్రతం వ్రతమేవ ఏవమి విసృజతే సృజతే శాంతీ శాంత్యా అప్రదాహాయ అప్రదాహాయ పరాంగ్ అప్రదాహాయేత్యప్రదాహాయ పరాంగ్ వావ వావయజ్ఞ యజ్ఞేతి ఏతి నని వివర్తతే వర్తతే పునః పునర్యః యో వై వై యజ్ఞస్య యజ్ఞస్య పునరాలంభం పునరాలంభం విద్వాన్ పునరాలంభమిది పునః ఆలంభం విద్వాన్ యజతే యజతేతం తమభి అభిని నివర్తతే వర్తతే యజ్ఞ యజ్ఞోబూవ బభూవ సహ సహా ఆబూవ బభూవేతి ఇత్యాహ ఆహైషః ఏష వై వై యజ్ఞస్య యజ్ఞస్య పునరాలంభః పునరాలంభస్తేన పునరాలంభ ఇది పునః ఆలంభః తేనైవ ఏవైనం ఏనం పునః పునరా ఆలభతే లభతేనవరుద్ధా అనవరుద్ధా వై అనవరుద్ధేనవరుద్ధా వా ఏతస్య ఏతస్య విరాట్ విరాణ్యః విరాడితి వీరాట్ ఆహితాగ్నిః ఆహితాగ్నిః సన్ ఆహితాగ్నిరిత్యాహితాగ్నిః సన్నసభః అసభః పశవః పశవః ఖలు ఖలు వై వై బ్రాహ్మణస్య బ్రాహ్మణస్య సభా సభేష్ట్వా ఇష్ట్వా ప్రాంగ్ ప్రాంగుత్క్రమ్య ఉత్క్రమ్య బ్రూయాద్ ఉత్క్రమ్యేత్యుదక్రమ్య బ్రూయాద్గోమాన్ గోమాగుమ్ అగ్నే గోమానితి గోమాన్ అగ్నే విమాన్ అవిమాగుమ్ అశ్వీ అవిమానిత్యవీమాన్ అశ్వీ యజ్ఞ యజ్ఞైతి ఇత్యవ అవసభాం సభాగుం రుంధే రుంధే ప్రసహస్రం సహస్రం పశూన్ పశూనాత్మోది ఆత్మోత్యా ఆస్య అస్య ప్రజాయాం ప్రజాయాం వాజీ ప్రజాయామిది ప్రజాయాం వాజీ జాయతే జాయత ఇది జాయతే ఏవ సవితః సవితః ప్రసువ స్వయజ్ఞం యజ్ఞం ప్రసువ స్వయజ్ఞపతిం యజ్ఞపతిం భగాయ యజ్ఞపతి యజ్ఞాపతిం భగాయ దివ్యః దివ్యో గంధర్వః గంధర్వ ఇది గంధర్వః కేతపోస్కేతం కేతపోరితి కేతాపో కేతన్నః నః పునాదు పునాదు వాచః వాచస్వతిః పతిర్వాచం వాచమద్య అద్యస్వదాది స్వదాదినః నైదినః ఇంద్రస్య వజ్రః వజ్రోసి అసి వార్త్రఘ్నః వార్త్రఘ్నస్త్వయా వార్త్రఘ్న ఇది వార్త్రఘ్నః త్వయాయం అయం వృత్రం వృత్రం బధ్యాత్ బధ్యాదితి బధ్యాత్ వాచస్యను ప్రసవే ప్రసవే మాతరం ప్రసవైతి ప్రాసవే మాతరం మహీ మహీమదితిం అదితిం నామ నామ వచసా వచసా కరామహే కరామహ ఇతి కరామహే యస్యామిదం ఇదం విశ్వం విశ్వం భువనం భువనమావివేశ ఆవివేశ తస్యాం ఆవివేశేత్యా ఆవివేశ తస్యాన్నః నో దేవః దేవస్య సవితా సవితా ధర్మ ధర్మ సావిశత్ సావిశదితి సావిశత్ అప్సంతః అప్సిత్యపోసు అంతరమృతం అమృతమప్సు అప్సు భేషజం అప్సిత్యపోసు భేషజమపాం అపాముత ఉత ప్రశస్తిషు ప్రశస్తిష్వశ్వాః ప్రశస్తిష్పితి ప్రాశస్తిషు అశ్వా భవథ భవథ వాజినః వాజిన ఇతి వాజినః వాయుర్వా వాత్వాః త్వామనుః మనుర్వా వాత్వాః త్వాగంధర్వాః గంధర్వాః సప్తవిపుంశతిః సప్తవిపుంశతిరితి సప్తవిపుంశతిః తే అగ్రే అగ్రే అశ్వం అశ్వమాయుంజన్ ఆయుంజంతే తే అస్మిన్ అస్మిన్ జవం జవమా ఆదధుః అదధురిత్యదధుః అపాన్నపాద్ అపాదాశుహేమన్ ఆశుహేమనయః ఆశుహేమన్నిత్యాశుహేమన్ యూర్మిః ఊర్మిః కగుద్మాన్ కగుద్మాన్ ప్రతూర్తిః కగుద్మానితి కగుద్మాన్ ప్రతూర్తిర్వాజసాతమ ప్రతూర్తిర్విప్రాతూర్తిః వాజసాతమస్తేన వాజసాతమైతి వాజసాతమ తేనాయం అయం వాజం వాజగం సేత్ సేదితి సేత్ విష్ణాః క్రమః క్రమోసి అసి విష్ణాః విష్ణాః క్రాంతం క్రాంతమసి అసి విష్ణాః విష్ణోర్విక్రాంతం విక్రాంతమసి విక్రాంతమితి విక్రాంతం అస్యంకౌ అంకౌ న్యంకౌ న్యంకావభితః న్యంకావితిని అంకౌ అభితో రథం రథం యౌ యౌ ధ్వాంతం ధ్వాంతం వాతాగ్రం వాతాగ్రమను వాతాగ్రమితి వాత అగ్రం అను సంచరంతౌ సంచరంతౌ దూరే హేతిః సంచరంతావితి సంచరంతౌ దూరే హేతిరింద్రియావాన్ దూరే హేతిరితి దూరే హేతిః ఇంద్రియావాన్ పదత్రీ ఇంద్రియావానితి ఇంద్రియావాన్ పదత్రీ తే తేన నోగ్నయః అగ్నయః పప్రయః పప్రయః పారయంతో పారయంతితి పారయంతో దేవస్యాహం అహం సవితుః సవితుః ప్రసవే ప్రసవే బృహస్పతినా ప్రసవైతి ప్రాసవే బృహస్పతినా వాజులితా వాజులితా వాజం వాజులితేతి వాజాజితాః వాజం దేశం దేశం దేవస్య దేవస్యాహం అహం సవితుః సవితుః ప్రసవే ప్రసవే బృహస్పతినా ప్రసవైతి ప్రాసవే బృహస్పతినా వాజులితాః వాజులితా వరిష్ఠం వాజులితేతి వాజాజితాః వరిష్ఠం నాకం నాకం రుహేయం రుహేయమింద్రాయ ఇంద్రాయ వాచం వాచం వదత వదతేంద్రం ఇంద్రం వాజం వాజం జాపయత జాపయతేంద్ర ఇంద్రో వాజం వాజమజయత్ అజయరిత్యజయత్ అశ్వాజని వాజిని అశ్వాజనీత్యశ్వాజని వాజిని వాజేషు వాజేషు వాజినీవతి వాజినీవత్యశ్వాన్ వాజినీవతీతి వాజినీవతి అశ్వాన్ సమత్సు సమత్సు వాజయ సమత్సుతి సమత్సు వాజయేతి వాజయ అర్వాసి అసి సర్తి సర్తిరసి అసి వాజీ వాజ్యసి అసి వాజిన వాజినో వాజం వాజం ధావత ధావత మరుతా మరుతాం ప్రసవే ప్రసవే జయత ప్రసవైతి ప్రాసవే జయత వి యోజనా యోజనా మిమీధ్వం మిమీధ్వమధ్వన అధ్వనస్కభ్నీత స్కభ్నీత కాష్ఠాన్ కాష్ఠాన్ గచ్చత గచ్చత వాజే వాజే వాజే వాజేవత వాజే వాజయితి వాజే వాజే అవతరవాజిన వాజినో నః నో ధనేషు ధనేషు విప్రాః విప్రామృతః అమృతాదజ్ఞాః ఋతజ్ఞా ఇతృతాజ్ఞాః అస్య మధ్వః మధ్వః పిబత పిబత మాదయధ్వం మాదయధ్వం తృప్తాః తృప్తా యాత యాత పథిభిః పథిభిర్దేవయానైః పథిభిరితి పథిభిః దేవయానైరితి దేవయానైః తేనః నో అర్వంతః అర్వంతో హవనశ్రుతః హవనశ్రుతో హవం హవనశ్రుత ఇతి హవనశ్రుతః హవం విశ్వే విశ్వే శృణ్వంతో శృణ్వంతో వాజినః వాజిన ఇది వాజిన మితద్రవస్ సహస్రసాః మితద్రవైతి మితాద్రవః సహస్రసా మేధసాత సహస్రసా ఇది సహస్రసాః మేధసాత స నిశ్యవః మేధసాతేతి మేధాసాత స నిశ్యవ ఇది స నిశ్యవః మహోయే ఏ రత్నం రత్నగం సమిథేషు సమిథేషు జభ్రియే సమిథేష్విది సంవిథేషు జభ్రివేషం షన్నః నో భవంతు వాజినః వాజినో హవేషు హవేష్విది హవేషు దేవతాతా మితద్రవః దేవతాతేతి దేవాతాతా మితద్రవః స్వర్కాః మితద్రవ ఇది మితాద్రవః స్వర్కా ఇది సు అర్కాః జంభయంతోహిం అహిమృకం మృగగుం రక్షాగుంసి రక్షాగుంసి సనేమి సనేయమ్యస్మద్ అస్మద్యుయవన్ యుయవన్నమీవాః అమీవా ఇత్యమీవాః ఏషస్యః స్య వాజీ వాజీ క్షిపణిం క్షిపణిం తురణ్యతి తురణ్యతి గ్రీవాయాం గ్రీవాయాం బద్ధః బద్ధో అవివక్షే అవికక్ష ఆసని అవికక్ష ఇత్యవికక్షే ఆసనీత్యాసని కృతం దధిక్రాః దధిక్రా అను దధిక్రా ఇది దధిక్రాః అను సంతవీయీత్వద్ సంతవీయీత్వత్పథా సంతవీయీత్వదితి సంతవీయీత్వద్ తథామంకాగుంసి అంకారస్య నో అంబాపణీఫణద్ ఆపణీఫణరిత్యాపణీఫణద్ ఉతస్మ స్మాస్య అస్య ద్రవదః ద్రవదస్తురణ్యతః తురణ్యతః పర్ణం పర్ణం నవేః వేరను అనువాది వాది ప్రగర్ధినః ప్రగర్ధిన ఇది ప్రగర్ధినః శ్యేనస్యేవ ఇవ ధ్వజదః ధ్వజతో అంకసం అంకసం వరి పరిదధిక్రావుణ్ణః అధిక్రావుణ్ణః సహ అధిక్రావుణ్ణ ఇది అధిక్రావుణ్ణః సహోర్జా ఊర్జా తరిత్రదః తరిత్రద ఇతరిత్రదః ఆమా మావాజస్య వాజస్య ప్రసవః ప్రసవో జగమ్యాద్ ప్రసవ ఇది ప్రాసవః జగమ్యాదా ఆద్యావా పృథివీ యావా పృథివీ విశ్వశంభో యావా పృథివీ యద్యావా పృథివీ విశ్వశంభో ఇది విశ్వాశంభుః ఆమా మాగంతాం గంతాం పితరా పితరా మాతరా మాతరా చ ఆమా మా సోమః సోమో అమృతత్వాయ అమృతత్వాయ గమ్యాత్ అమృతత్వాయేత్యమృతత్వాయ గమ్యాదితి గమ్యాత్ వాజినో వాజజితః వాజజితో వాజం వాజజిత ఇది వాజజితః వాజగం సరిష్యంతః సరిష్యంతో వాజం వాజం జయష్యంతః జయష్యంతో బృహస్పతేః బృహస్పతేర్భాగం భాగమవ అవజిఘ్రత జిఘ్రత వాజినః వాజినో వాజజితః వాజజితో వాజం వాజజిత ఇది వాజజితః వాజగుంస సర్వాగుంసః సర్వాగుంసో వాజం వాజం జిగివాగుంసః జిగివాగుంసో బృహస్పతేః బృహస్పతేర్భాగే భాగేని నిమృఢ్వం ఋఢ్వమియం ఇయం వః వస్సా సా సత్యా సత్యా సంధా సంధా భూవద్ సంధేతి సంధా అభూద్యాం యామింద్రేణ ఇంద్రేణ సమధధ్వం సమధధ్వమజీజిపత సమధధ్వమితి సమ్ అధధ్వం అజీజిపత వనస్పతయః వనస్పతయ ఇంద్రం ఇంద్రం వాజం వాజం విముచ్యధ్వం ముచ్యధ్వమితి ముచ్యధ్వం క్షత్రస్యోర్వం ఉల్వమసి అసి క్షత్రస్య క్షత్రస్య యోనిః యోనిరసి అసి జాయే జాయ ఆ ఏహి ఇహి సువః సువో రోహావ రోహావ రోహావ రోహావహి ఇసువః సువరహం అహన్నౌ నా ఉభయోః ఉభయోః సువః సువో రోక్ష్యామి రోక్ష్యామి వాజః వాజశ్చ ప్రసవః ప్రసవశ్చ ప్రసవైరి ప్రాసవః చాపిజః అపిజశ్చ అపిజ ఇత్యబీజః చక్రతుః క్రతుశ్చ చ సువః సువశ్చ చ మూర్ధా మూర్ధా చ చ వ్యశ్నియః వ్యశ్నియశ్చ వ్యశ్నియ ఇతి వ్యశ్నియః చాంత్యాయనః ఆంత్యాయనశ్చ చాంత్యః అంత్యశ్చ చ భువనః భువనశ్చ చ భువనః భువనశ్చ చాధిపతిః అధిపతిశ్చ అధిపతిరిత్యధిపతిః చేది చ ఆయుర్యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాం ప్రాణః ప్రాణో యజ్ఞేన ప్రాణ ఇది ప్రాణః యజ్ఞేన కల్పతాం కల్పతామపానః అపానో యజ్ఞేన అపాన ఇత్యపానః యజ్ఞేన కల్పతాం కల్పతాం వ్యానః వ్యానో యజ్ఞేన యానైతి వి అనః యజ్ఞేన కల్పతాం కల్పతాం చక్షుః చక్షుర్యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాగ శ్రోత్రం శ్రోత్రం యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాం మనః మనో యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాం వాగ్ వాగ్యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతామాత్మా ఆత్మా యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాం యజ్ఞః యజ్ఞో యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాగం సువః సువద్దేవాన్ దేవాగుం అగన్మ అగన్మామృతాః అమృతా అభూమ అభూమ ప్రజాపతేః ప్రజాపతేః ప్రజాః ప్రజాపతేరిది ప్రజాపతేః ప్రజా అభూమ ప్రజా ఇది ప్రజాః అభూమసం సమహం అహం ప్రజయా ప్రజయాసం ప్రజయేతి ప్రజయా సమ్మయా మయా ప్రజా ప్రజాసం ప్రజేతి ప్రజా సమహం అహగుం రాయ రాయస్పోషేణ పోషేణ సమ్ సమ్మయా మయా రాయ రాయస్పోష పోషోన్నాయ అన్నాయత్వా త్వాన్నాద్యాయ అన్నాద్యాయత్వా అన్నాద్యాయేత్యన్న అద్యాయ పావాజాయ వాజాయత్వా వాజదిత్యాయై వాజదిత్యాయై త్వా వాజదిత్యాయా ఇది వాజదిత్యాయై త్వామృతం అమృతమసి అసి పుష్టిః పుష్టిరసి అసి ప్రజననం ప్రజననమసి ప్రజననమిది ప్రజననం అసీత్యసి పాదస్యేమం ఇమం ప్రసవః ప్రసవః సుషువే ప్రసవ ఇది ప్రసవః సుషువే అగ్రే అగ్రే సోమం సోమగుం రాజానం రాజానమోషధీషు ఓషధేష్వప్సు అప్స్విత్యపోసు తా అస్మభ్యం అస్మభ్యం మధుమతే అస్మభ్యమిత్యస్మాభ్యం మధుమతేర్భవంతో మధుమతీరిది మధుమతీ భవంతు వయం వయగం రాష్ట్రే రాష్ట్రే జాగ్రియామ జాగ్రియామ పురోహితాః పురోహితా ఇది పురోహితాః వాజస్యేదం ఇదం ప్రసవః ప్రసవః ప్రసవ ఇది ప్రసవః ఆబూవ బూవేమ ఇమా విశ్వా విశ్వాభువనాని భువనాని సర్వతః సర్వత ఇది సర్వతః స విరాజం విరాజం పరి విరాజమిది విరాజం పర్యేతి ఏది ప్రజానన్ ప్రజానం ప్రజాం ప్రజానన్నిది ప్రజానన్ ప్రజాం వృష్టిం ప్రజామిది ప్రజాం పుష్టిం వర్ధయమానః వర్ధయమానో అస్మే అస్మే ఇత్యస్మే వాజస్యేమాం ఇమాం ప్రసవః ప్రసవః శిశ్రియే ప్రసవ ఇది ప్రసవః శిశ్రియే దివం దివమిమా ఇమా చ విశ్వా విశ్వాభువనాని భువనాని సమ్రాట్ సమ్రాడితి సమ్రాట్ అతిఛందం దాపయతో దాపయతు ప్రజానన్ ప్రజానం రయిం ప్రజానంది ప్రజానన్ రయిం చ నః మత్సర్వీరాం సర్వీరాన్ని సర్వీరామితి సర్వీరాం నియచ్చతు యచ్చత్తి యచ్చతు అగ్నే అచ్చ అచ్చావద వదేహ ఇహ నః నః ప్రతి ప్రతినః సుమనాః సుమనా భవ సుమనా ఇది సోమనాః భవేది భవ ప్రణః నో యచ్చ యచ్చ భువః భువస్పతే పతే ధనదాః ధనదాసి ధనదా ఇది ధనదాః అసి నః నస్త్వం త్వమిది త్వం ప్రణః నో యచ్చతు యచ్చత్వర్యమా అర్యమా ప్రభగః భగః ప్రబృహస్పతిః బృహస్పతిరిది బృహస్పతిః ప్రదేవాః దేవాః ప్రోత ఉత సోనృతాః సోనృతా ప్రవాగ్ వాగ్దేవీ దేవీ దదాతు దదాతు నః నైతి నః అర్యమణం బృహస్పతిం బృహస్పతిమింద్రం ఇంద్రం దానాయ దానాయ చోదయ చోదయేతి చోదయ వాచం విష్ణుం విష్ణుకుం సరస్వతీం సరస్వతీగుం సవితారం సవితారం చ వాజినం వాజినమితి వాజినం సోమగుం రాజానం రాజానం వరుణం వరుణమగ్నిం అగ్నిమన్వారభామహే అన్వారభామహ ఇత్యను ఆరభామహే ఆదిత్యాన విష్ణుం విష్ణుకుం సూర్యం సూర్యం బ్రహ్మాణం బ్రహ్మాణం చ బృహస్పతిం బృహస్పతిమిది బృహస్పతిం దేవస్య త్వా త్వా సవితుః సవితుః ప్రసవే ప్రసవేశ్వినాః ప్రసవ ఇది ప్రసవే అశ్వినాబాహుభ్యాం బాహుభ్యాం పోష్ణః బాహుభ్యామిది బాహోభ్యాం పోష్ణోహస్తాభ్యాం హస్తాభ్యాగుం సరస్వత్యై సరస్వతీ వాచః వాచో యంతుః యంతుర్యంత్రేణ యంత్రేణాగ్నేః అగ్నే స్వాహా త్వా సామ్రాజ్యేన సామ్రాజ్యేనాభి సామ్రాజ్యేనేతి సామ్రాజ్యేన అభిషించామి సించామీంద్రస్య ఇంద్రస్య బృహస్పతేః బృహస్పతే స్వా త్వా సామ్రాజ్యేన సామ్రాజ్యేనాభి సామ్రాజ్యేనేతి సామ్రాజ్యేన అభిషించామి సించామీతి సించామి అగ్నిరేకాక్షరేణ ఏకాక్షరేణ వాచం ఏకాక్షరేణేత్యేక అక్షరేణ వాచముత్ ఉదజేత్ అచయదశ్వినో అశ్వినౌ ద్వ్యక్షరేణ ద్వ్యక్షరేణ ప్రాణాపానౌ ద్వ్యక్షరేణేతి ద్వి అక్షరేణ ప్రాణాపానాముత్ ప్రాణాపానామిది ప్రాణ అపానౌ ఉదజేతాం అజయతాం విష్ణుః విష్ణుస్త్ర్యక్షరేణ త్ర్యక్షరేణ త్రీన్ త్ర్యక్షరేణేతి త్రి అక్షరేణ త్రీన్ లోకాన్ లోకానత్ ఉదజేత్ అజయత్ సోమః సోమశ్చతురక్షరేణ చతురక్షరేణ చతుష్పదః చతురక్షరేణేతి చతుః అక్షరేణ చతుష్పదః పశూన్ చతుష్పద ఇతి చతుః పదః పశూనత్ ఉదజేత్ అజయత్ పూషా పూషా పంచాక్షరేణ పంచాక్షరేణ పంక్తిం పంచాక్షరేణేతి పంచ అక్షరేణ పంక్తిముత్ ఉదజయత్ అజయద్ధాత ధాత షడక్షరేణ షడక్షరేణ షట్ షడక్షరేణేతి షట్ అక్షరేణ షడ్ఋతూన్ ఋతూనుత్ ఉదజయత్ అజయం మరుతః మరుతః సప్తాక్షరేణ సప్తాక్షరేణ సప్తపదాం సప్తాక్షరేణేతి సప్త అక్షరేణ సప్తపదాకుం శక్వరీం సప్తపదామితి సప్తపదాం శక్వరీముత్ ఉదజయన్ అజయం బృహస్పతిః బృహస్పతిరష్టాక్షరేణ అష్టాక్షరేణ గాయత్రీం అష్టాక్షరేణేత్యష్టాక్షరేణ గాయత్రీముత్ ఉదజయత్ అజయన్ మిత్రః మిత్రో నవాక్షరేణ నవాక్షరేణ త్రివృతం నవాక్షరేణేతి నవ అక్షరేణ త్రివృతగ్రస్తోమం త్రివృతమితి త్రివృతం సోమముత్ ఉదజయత్ అజయద్వరుణః వరుణో దశాక్షరేణ దశాక్షరేణ విరాజం దశాక్షరేణేతి దశ అక్షరేణ విరాజముత్ విరాజమితి వీరాజం ఉదజయత్ అజయదింద్రః ఇంద్ర ఏకాదశాక్షరేణ ఏకాదశాక్షరేణ త్రిష్టుభం ఏకాదశాక్షరేణేత్యేకాదశ అక్షరేణ త్రిష్టుభముత్ ఉదజయత్ అజయద్విశ్వే విశ్వే దేవాః దేవాద్వాదశాక్షరేణ ద్వాదశాక్షరేణ జగతీం ద్వాదశాక్షరేణేతి ద్వాదశ అక్షరేణ జగతీముత్ ఉదజయన్ అజయన్ వసవః వసవస్త్రయోదశాక్షరేణ త్రయోదశాక్షరేణ త్రయోదశం త్రయోదశాక్షరేణేతి త్రయోదశ అక్షరేణ త్రయోదశగ్రస్తోమం త్రయోదశమితి త్రయోదశం స్తోమముత్ ఉదజయన్ అజయన్ రుద్రాః రుద్రాశ్చతుర్దశాక్షరేణ చతుర్దశాక్షరేణ చతుర్దశం చతుర్దశాక్షరేణేతి చతుర్దశ అక్షరేణ చతుర్దశగ్రస్తోమం చతుర్దశమితి చతుర్దశం స్తోమముత్ ఉదజయన్ అజయన్నాదిత్యాః ఆదిత్యాః పంచదశాక్షరేణ పంచదశాక్షరేణ పంచదశం పంచదశాక్షరేణేతి పంచదశ అక్షరేణ పంచదశగ్రస్తోమం పంచదశమితి పంచదశం స్తోమముత్ ఉదజయన్ అజయన్నదిభిః అదిభిః షోడశాక్షరేణ షోడశాక్షరేణ షోడశం షోడశాక్షరేణేతి షోడశ అక్షరేణ షోడశగ్రస్తోమం స్తోమముత్ ఉదజయత్ అజయత్ ప్రజాపతిః ప్రజాపతిః సప్తదశాక్షరేణ ప్రజాపతిరితి ప్రజాపతిః సప్తదశాక్షరేణ సప్తదశం సప్తదశాక్షరేణేతి సప్తదశ అక్షరేణ సప్తదశగ్రస్తోమం సప్తదశమితి సప్తాదశం స్తోమముత్ ఉదజయత్ అజయదిత్యజయత్ ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామ గృహీతః అసి నృషదం నృషదం త్వా దృషదమితి నృసదం త్వా ధృషదం ధృషదం భువనసదం ధృషదమితి ద్రూసదం భువనసదమింద్రాయ భువనసదమితి భువనాసదం ఇంద్రాయ తిష్టం తిష్టం గృహ్ణామి గృహ్ణామ్యేషః ఏషతే తేజోనిః యోనిరింద్రాయ ఇంద్రాయ త్వా త్వోపయామగృహీతః ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామ గృహీతః అస్యప్సుషదం అప్సుషదం త్వా అప్సుషదమిత్యప్సూసదం వా ఘృతసదం ఘృతసదం వ్యోమసదం ఘృతసదమితి ఘృతాసదం వ్యోమసదమింద్రాయ వ్యోమసదమితి వ్యోమాసదం ఇంద్రాయ విష్టం విష్టం గృహ్ణామి గృహ్ణామ్యేషః ఏషతే తేజోనిః యోనిరింద్రాయ ఇంద్రాయ త్వా తోపయామగృహీతః ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామాగృహీత అసి పృథివిషం పృథివిషదం త్వా పృథివిషదమిది పృథివీసదం త్వాంతరిక్షసదం అంతరిక్షసదం నాకసదం అంతరిక్షసదమిత్యంతరిక్షాసదం నాకసదమింద్రాయ నాకసదమితి నాకాసదం ఇంద్రాయ యుష్టం యుష్టం గృహ్ణామి గృహ్ణామ్యేషతే తేజోని యోనిరింద్రాయ ఇంద్రాయ త్వా త్వేతి త్వా యే గ్రహాః గ్రహాః పంచజనీనాః పంచజనీనాయేషాం పంచజనీనా ఇది పంచజనీనాః ఏషాం తిస్రః తిస్రః పరమజాః పరమజా ఇది పరమజాః దేవ్యః కోశః కోశ సముబ్జితః సముబ్జిత ఇది సమ్ ఉబ్జితః తేషాం విషిప్రియాణాం విషిప్రియాణామిషం విషిప్రియాణామితి విషిప్రియాణాం విషమూర్జం ఊర్జపుంసం సమగ్రభీం అగ్రభీమేషః ఏషతే తేజోనిః యోనిరింద్రాయ ఇంద్రాయ త్వా త్వేతి త్వా అపాగుంరసం రసముద్వయసం ఉద్వయసకుం సూర్యరశ్మిం ఉద్వయసమిత్యుత వయసం సూర్యరశ్మికుం సమాభృతం సూర్యరశ్మిమితి సూర్యరశ్మిం సమాభృతమితి సమ్ ఆభృతం అపాగుం రసస్య రసస్య యః యో రసః రసస్తం తంబః వో గృహ్ణామి గృహ్ణామ్యుత్తమం ఉత్తమమేషః ఉత్తమమిత్యుతమం ఏషతే తేజోనిః యోనిరింద్రాయ ఇంద్రాయ త్వా త్వేతి త్వా అయా విష్ఠాః విష్ఠా జనయన్ విష్ఠా ఇతి వీస్థాః జనయన్ కర్వరాణి కర్వరాణి సహ సహి హి ఘృణిః ఘృణిరురుః ఉరుర్వరాయ వరాయ గాతుః గాతురితి గాతుః స ప్రతి ప్రత్యుత ఉదైలీత్ ఐధరుణః ధరుణో మధ్వః మధ్వో అగ్రం అగ్రగ్స్వాయాం స్వాయాయత్ యత్తనువాం తనువాం తనూ తనూమైరయత ఐరయతేరయత ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామాగృహీత అసి ప్రజాపతయే ప్రజాపతయే త్వా ప్రజాపతయ ఇది ప్రజాపతయే త్వాదుష్టం దుష్టం గృహ్ణామి గృహ్ణామ్యేషః ఏషతే తేజోనిః యోనిః ప్రజాపతయే ప్రజాపతయే త్వా ప్రజాపతయ ఇది ప్రజాపతయే త్వేతి త్వా అన్వః అహమాసాః మాసా అను అన్విర్ ఇద్వనాని వనాన్యను అన్వోషధీః ఓషధీరను అను పర్వదాసః పర్వదాస ఇది పర్వదాసః అన్వింద్రం ఇంద్రకం రోదసీ రోదసీ వావశానే రోదసీ ఇది రోదసీ వావశానే అను వావశానే ఇది వావశానే అన్వాపః ఆపో అజిహత అజిహత జాయమానం జాయమానమితి జాయమానం అనుతే తే దాయి దాయిమహే మహ ఇంద్రియాయ ఇంద్రియాయ సత్రా సత్రా తే హే విశ్వం విశ్వమను అనువృత్రహత్యే వృత్రహత్య ఇది వృత్రాహత్యే అను క్షత్రం క్షత్రమను అనుసహ సహో యజత్ర యజత్రేంద్ర ఇంద్రదేవేభిః దేవేభిరను అనుతే తే నృషహ్యే నృషహ్య ఇది నృసహ్యే ఇంద్రాణి మాసు ఆసు నారిషు నారిషు సుపత్నీం సుపత్నీమహం సుపత్నీమితి సుపత్నీం అహమశ్రవం అశ్రవమిత్యశ్రవం నహి హ్యస్యాః అస్యా అపరం అపరం చన శన జరసా జరసా మరతే మరతే పతిః పతిరితి పతిః నాహం అహమింద్రాణి ఇంద్రాణిరారణ కారణసఖ్యుః సఖ్యుర్వృషాకపేః వృషాకపేరుతే వృషాకపేరితి వృషాకపేః ఋతయిత్రితే యస్యేదం ఇదమప్యం అప్యకం హవిః హవిః ప్రియం ప్రియం దేవేషు దేవేషు గచ్చతి గచ్చతీతి గచ్చతి యో జాతః జాతరేవ ఏవ ప్రథమః ప్రథమో మనస్వాన్ మనస్వాన్ దేవః దేవో దేవాన్ దేవాన్ కృతునా కృతునా పర్యభూషత్ పర్యభూషదితి పరి అభూషత్ యస్య సుష్మాత్ సుష్మాద్రోదసీ రోదసీ అభ్యసేతాన్ రోదసీ ఇది రోదసీ అభ్యసేతాన్ బ్రహ్మణస్య బ్రహ్మణస్య మన్హా మన్హాసః స జనాసః జనాస ఇంద్రః ఇంద్ర ఇది ఇంద్రః ఆతే తే మహః మహ ఇంద్ర ఇంద్రోతి ఓత్యుగ్ర ఉగ్రసమన్యవ సమన్యవోయత్ సమన్యవ ఇది సమన్యవ యత్సమరంత సమరంత సేనా సమరంతేతి సమరంత సేనా సేనా పతాది విద్యుత్ విద్యున్నర్యస్య నర్యస్య బాహువో బాహువోర్మా మాతే తే మనః మనో విశ్వద్రియక్ విశ్వద్రియగ్వి విశ్వద్రియగితి విశ్వాద్రియక్ విచారీత్ చారీదితి చారీత్ మానః నోమర్ధిః వర్ధీరా ఆభర భరా దద్ధి దద్ధి తత్ తన్నః నః ప్రదాశుషే దాశుషే దాతవే దాతవే భూరి భూరియత్ యత్తే తైతి తే నవ్యే దేష్ణే దేష్ణే శస్తే శస్తే అస్మిన్ అస్మిన్ తే తముక్థే ఉక్థే ప్రబ్రవామ ప్రవామ వయమ్ వయమింద్ర ఇంద్రస్తువంతః స్తువంత ఇది స్తువంతః ఆతు తూభర భరమాకిః మాకిరేతత్ ఏతత్పరి పరిష్ఠాత్ స్థాద్విద్మ విద్మాహి ఇత్వా త్వా వసుపతిం వసుపతిం వసూనాం వసుపతిమితి వసూపతిం వసూనామితి వసూనాం ఇంద్రయత్ యత్తే తే మాహినం మాహినం దత్రం దత్రమస్తి అస్త్యస్మభ్యం అస్మభ్యం తత్ అస్మభ్యమిత్యస్మాభ్యం తద్ధర్యశ్వ హర్యశ్వ ప్ర హర్యశ్వేతి హరియశ్వ ప్రయంధి యంధీతి యంధి ప్రదాతారగం హవామహే ప్రదాతారమితి ప్రదాతారం హవామహ ఇంద్రం ఇంద్రమా ఆ హవిషా హవిషా భయం వయమితి వయమ్ ఉభాహి హిహస్తా హస్తా వసునా వసునా ప్రణస్వ ప్రణస్వా ఆ ప్రయచ్చ యచ్చ దక్షిణాత్ దక్షిణాదా ఓత ఉత సవ్యాత్ సవ్యాదితి సవ్యాత్ ప్రదాతా వజ్రీ ప్రదాతేతి ప్రదాత వజ్రీ వృషభ వృషభస్తు రాషాట్ తురాషాట్ శుష్మీ శుష్మీ రాజా రాజా వృత్ర వృత్ర సోమపావా వృత్రహేతి వృత్రా సోమపావేతి సోమపావా అస్మిన్ యజ్ఞే యజ్ఞే బర్హిషి బర్హిష్యా ఆ నిషద్య నిషద్యాథ నిషద్యేతి నిషద్య అథాభవ భవ యజమానాయ యజమానాయ శం శంయో యోరిదియో ఇంద్రః సుత్రామా సుత్రామా స్వవాన్ సుత్రామేతి సుత్రామా స్వవాగుం అవోభిః స్వవానిది స్వావాన్ అవోభిః సుమృడీకః అవోభిరిత్యవహాభిః సుమృడీకో భవతు సుమృడీక ఇది సుమృడీకః భవతు విశ్వవేదాః విశ్వవేదాదితి విశ్వవేదాః బాధతాం ద్వేషః ద్వేషో అభయం అభయం గృణోతు గృణోతు సువీర్యస్య సువీర్యస్య పతయః సువీర్యస్యేతి సువీర్యస్య పతయ శ్యామ శ్యామేతి శ్యామ తస్య భయం వయగం సుమతౌ సుమతౌ యజ్ఞియస్య సుమతావిది సోమతౌ యజ్ఞియస్యాపి అపి భద్రే భద్రే సోమనసే సోమనసే శ్యామ శ్యామేతి శ్యామ స సుత్రామా సుత్రామా స్వవాన్ సుత్రామేతి సుత్రామా స్వవాగుం ఇంద్రః స్వవానిది స్వవాన్ ఇంద్రో అస్మే అస్మే ఆరాద్ అస్మే ఇత్యస్మే ఆరాచిత్ చిద్వేషః ద్వేషః సనుతః సనుతర్యుయోతు యుయోత్విదీయోతు రేవతీర్ణః వస్సథమాదః సథమాద ఇంద్రే సథమాదైతి సథమాదః ఇంద్రే సంతు సంతు తువివాజాః తువివాజా ఇది తువివాజాః క్షమంతో యాభిః యాభిర్మదేమ మదేమేతి మదేమ రోషు ప్రో ఇది ప్రో స్వస్మై అస్మై పురోరథం పురోరథమింద్రాయ పురోరథమితి పురహారథం ఇంద్రాయ శూషం శూషమర్చత అర్చతేత్యర్చత అభీకేచిత్ చిదో లోకకృత్ లోకకృత్ సంగే లోకకృతి లోకకృత్ సంగే సమత్సో సమత్సు వృత్ర సమత్సితి సమత్సో వృత్రహేతి వృత్రాః అస్మాకం బోధి బోధి చోదితా చోదితా నభంతాం నభంతామన్యకేషాం అన్యకేషామిత్యన్యకేషాం జాకా అధి అధి ధన్వసు ధన్వస్విది ధన్వసు ప్రథమకాండే సప్తమః ప్రశ్నః సమాప్తః.